ృంపతి ఇదం తే అన్నంజం సముక్షితం తస్సే ప్రద్రవాధ్వర్యవసోమింద్రాజతోన ృణశ్చాద్రోపిచ్యతేన్వందోదాస్వద్ధరం ఉపభద్రం ఆపాతృషాకరీంద్రమపసూపక్ష అర్వాంచోధ్వరసృజోపహన్సవనేూషణం వృణీమహే యుజ్యాయ పురూవతం సహక్రశిక్షురుజాదేవాజోమోచన సంగస్తి భురుజోరివక్షుదం రాజోమోచన వేదన్నస్వేదముస్త్రియంబుజంతం హినోషిమత్యం దేవి పూషన్ రంజదేవే స్తోదవాఘ్నే తస్వేమ్యరణ్యతద్వసోషే్రాజతాగ్రేణో అమర్త అస్మాకం పూషన్నరితాశివోభవం పిష్ఠో వాజ సాధే స్థూరం రాధస్వతాస్వం కురంగిష్టిషు రాజ్ఞేతస్భగస్ రాతిషు దుర్వసేష్మన్మహి దీభిస్ సాదాని కాండ్రస్ వాదిన ప్రియమేధైరూరి సాక్షిం సహస్రాను నిర్మజామజే నిర్జోధాని గవామృషీ వృక్షాన్మే అభివిద్వే ఆరారణు గాం భజంత మేహనా స్వం భజంత మేహనా భద్రం నో అపి వాతయమనాః హరిః ఓం దూరాదిహే భజత్తస్తరణాత్ విభానం విశ్వధారణత్ ద్రువద్దస్రామనోజుజారతే నమృతుపాజసా అశ్వినోషం యుగాభ్యాం వాజినీవసో ప్రదశితో అదృక్షత పాదం దూతోషే పురు ప్రయాణూతే పురు మంద్రాపురూపసూ సుషేకన్వాదో అశ్వినాంఘిష్టావాజదాతమేషయం తాభస్పతి గంధారాధాసుషో గృహం రాధుదేవాజరాధుషే సుమేధామవీకారిణీ ఘతైర్గవ్యో నిముక్షతం ఆనస్తోమముపద్రవతూయం శేనభీరాశుభీః జాతాశ్వేభిరశ్వినా ఏభిస్తిస్రః పరావతో దివో విశ్వా నిలోచనా ీరగర్మిదాతీరం సురథం రయం వోఢమస్వాదీర్షావృధానాశుభస్వీరస్వాహిరణ్యవర్తని సౌమ్యం వసు అస్మభ్యం వాజినే వసు భగవద్భ్యశ్చర్జం దమదాభ్యం నిరబ్రహ్మజనాష్టం తూజమాగతం అన్యాపారతం అస్తీ పదమశ్వినాయుగం మదస్ చారూఢ మధ్వో రాధస్యాధిక్ష్యా అస్మే ఆవరతం గజం సతలంతం సహస్రణం వృక్షం విశ్వధారితం రుద్రాదిధిమాం నరా విక్వయం దేవదేశినాః విష్మంతో అలంకృతా అస్మాకమద్యవామయం సోమో బాహిష్ఠో అంతమః యుగాభ్యాం భూత్వశ్వినా మధునో ధృతిరాహీతో రథదర్శనే తదప్యుపదమశ్వినా తేన నో వాజినీర్వ సూపశ్వే లోకాయమంగళే స్వహతం వీవహీరిహ ఉదయుత సింధోంగ్రహర్విలా అపద్వాలే వర్షరాముద్రేజిరాధో విభిష్మదాజనాయ హే సస్వదూదీర్దశత ృణన్మధూపేజాన్మాగతృజమేధముపస్తుతమత్రిశ్వినాథోదగేం శృంగోష్కస్యం యథాశోభాది ఏతావద్వా మృగన్వసూవతో బాభూయో అశ్వినా కృదంతస్సుమ్నమీమహే రథం హిరణ్యబంధురం హిరణ్యాభీసుమశ్వినా ఆయిస్థాదో దివిస్పృశం హిరణ్యజీవాం రథీదీషాక్షో హిరణ్యజాః ఉపాదచక్రాహిరణ్యజాః వాజినీ వసూపరాపతాగ్రతం ఉభేవాం దుష్టుజిం మమ ఆవహేషయ పరాగాత్ పూర్వీరసంగావశ్వినా విశోదాసీనమత్యా ఆనోజుమ్నైరాశ్రవోభిరాజాదమశ్వినా ఉదరచంద్రానాథత్యా ేణవాహంతు పర్ణినాధ్వనజననం రథం భావనుగాయసం వర్తతే సహ నక్రమభివాధతే హిరణ్యేనద్రవత్పాణిభిరశ్రైవీజవనా శివం మృగంజాగ్రాంసంసరోహారణన్వదు తానక్రంగమిటాదయం తామే అశ్వినాగతీనాం నవానాం యుగాదిచైద్యకృతశ్వరతముష్ట్రాణాం తదత్సహస్రాదశగుణాం యో మే హిరణ్యచంద్రశోదశాజ్ఞోమం భవ అధస్వరాజిచ్చైద్యస్య కృష్టజశ్చర్మం నా అభిరోజనాః మాయీరేనాపదాగాద్యేనేమేయంతి చేతనాః అన్యోనేత్సూరిరోహతే భూరియావత్తరోజనాః మహాయింద్రోజపూజసా పర్జన్యో వృష్టిమానీవ సోమైర్వత్సస్య వావృధే ప్రజాభృతస్ప్రదఃప్రయద్ఫలం దహన్నజ విప్రాదస్య వాహసా కణ్వాయింద్రం జరక్రదస్తోమైర్యజ్ఞస్య సాధనం జామిబ్రూవరాయుధం తమస్య మన్యవేవితో విశ్వానమంత్రకృష్ణజాః సముద్రాదేవీంద్రవః ఓజస్తమవత్తయత్ంద్రస్తోదీద్రస్ రోదతో వజ్రేణ శతపర్వణ శిరో విభేదవృష్ణినా ఇమాణోనుమో విపామగ్రేషు ధీతజా అగ్నే శోచిర్న జిద్యుతా గుహా సతీరు పద్మనా ప్రయచ్చోదం దీతజా కన్వాదారయా ప్రతమింగణసీమహిరయింగోమంతమశ్వినం ప్రబ్రహ్మా పూర్వచిత్తయే అహమిద్ధిపిచుష్పది మేధామృతస్య జగ్రభ అహం సూర్యయివాజని అహం ప్రత్నే నమన్మ నాగిరస్వంభామికం భవత్ తేనేంద్రస్వష్మమిద్దే ే స్వామిష్టుపురుషయోజేష్టుభుస్వసుష్టూ మన్యురధ్వనేత్రం పర్వతో రుజన్ అపస్సముద్రమైరాజత్ కృష్ణాయింద్రధర్మసిం వజ్రం జఘం సరస్వీ ంద్రమోజానాంతరిక్షాని వజ్రిణంద్రభూమాజస్తమహీరపస్తూయమానసాయత్తం వజ్రాదృష్ణే రోదసీమహీరమీమగ్రభీమోభిరతం గూహ మేలుగ్రశ్రుధీరస్తృష్ణోహత ఆదిరంద్రుభీంద్ర ప్రస్వస్వాదాగద్భమచక్రిరన్ పరిధర్మే భూర్యం స్వామిచ్చరస్వేన వాృధ స్వాం సుదాసైంద్రవేదింద్రణీతిషూత ప్రశస్తిరద్రివ యజ్ఞోవీరం దసాయ్యా ఆన ఇంద్రమహీమి సంపురన్నదర్శిగో మాదీ ఉద ప్రజాం సువీర్యం ఉదత్యదాస్వశ్యం అగ్రే భిక్షు ప్రదీయత్ అభిమ్రజన్నదగ్నిషేదూరాపాకచక్షసంగతీయదీంద్ర ప్రదాజిక్షి మహాభారోజాహవిష్ణాజీర్విషముపబ్రువతూతే పురుద్రజమిందూభిః ఉపక్వరే గీరీణాం సంగతే చ నదీనాం విద్యావిప్రో అజాయత అతః సముద్రముద్వతశ్చిగిత్వా అలాపశ్యతి యతో విపానయే జాతి ఆది ప్రత్రస్య నేతసో జ్యోతిష్పశ్యం దివాధరం పరో యజిజ్యతే దివా ంద్రదేవేర్ధం దివంశ్యుతోషవిష్టవృష్యం ఇమాంద్రదృష్టం జుడస్వ ప్రసుమావ ఉద ప్రవర్ధయామతి ఉద బ్రహ్మణ్యా భయం దుభ్యం ప్రవృద్ధవద్రివ విప్రాదక్ష్మీవతే అభికన్వా అనుషదాన ప్రవతీ ఇంద్రంబణీమతి ఇంద్రముఖామీవృధ సముద్రమీవ అనుత్తమన్యుమజరం ఆనోజాయిపదో హరిభ్యాంభర్యరాభ్యామీంద్రసంబీవ ్రహందమజనాదో వృత్తబలిషం దేవాజాతే అనుసీ భూమేతం అనూసు బాధయింద్రవ మందస్వాసుందరభుతేంద్రసర్జనాపతి మత్స్వామివస్వతో మదీ వావృధానవు భజ్యవిడా భజ్యరోరీత్ ృద్రహాసోమపాతమూర్వజాస్యేకైషా నవోజా ఇంద్రోష్ూయదేవతు అస్మాకం పాసుతాపీతపృష్టాభిప్రజా శతం వాహం దుహరాజ ఇమాంసు భూర్యాధియం మధోర్ఘృత విద్యుషీ అన్వాన వాదు ఇంద్రహిద్రిమాహీనా ఇంద్రంశ్వరూతలే అర్వాంచురస్కృత ప్రియమే ధస్సు దాహరీ సోమపేయాజవక్షత శరీంద్రే రాధాద్వానా సతాన్యర్వతాం సహస్రాదశోనా మే ఉదానకృజోదర్వదాజాధ్వంజనం నిపర్వదేషురాజత ీరయంతవాజుర్భాస్రాద కృష్ణీమాతర యుక్షంతీభీషంది మరుతోమిహం ప్రవేపయంతి పర్వతాయ్యాజుభీయమాయవోర్మిధోమిధర్మేష్మాయే యుష్మానక్తూలే యుష్మాహవామహే యుష్మాధ్వరే ఉదృత్యరుణప్సవశ్చిత్రీరతేష్ణునా దివ సృజంతి రశ్మిమోజ తాపంథాం సూర్యాజయాతవే తే భానుభిర్వితస్థిరే మే మరుతో గిరమిమం సోమ ప్రభుక్షణ ఇమం మే వనతాహవం శ్రీనిసరాంశ్రీకృష్ణయోజు దుఃఖే వజ్రిణే మధు ఉత్సంగబంధముద్రిణం మరుతో యద్ధవో దివస్సు నాయంతో హవామహే ఆదూ నగుకాగంతన యూజం నిష్టాదూదానభోరుద్రాభుక్షణోదమే ఉత ప్రచేతసోపదే ఆనోరయమ్మదచ్యుతం పరక్షం విశ్వధాయతం ఇయత్తామరుతో దివ అధీమయద్దీనాం శుభ్రాజిధ్వం స్వామేర్మందధ్వయిందూభిః ఏతావాదస్తిదేషాం సుమ్నం భిక్షేతమర్త్యాః అదాభ్యశమన్నాభిః ఏ ద్రప్సాజీవరోదసీదమంత్యను వృష్టిభిః ఉత్సం గృహంతో అక్షీతం ఉదుస్వాగేభిరీరతముద్రధైరుదు వాజుభిః ఉత్సో మే కృష్ణీమాతరః ఏ నామ దుర్వసంజుంజనకన్వస్పృతం కాజేసు తీమహి ఇమాూవస్సుదానవో ఘతం నిప్యుషీలిషా అర్థాన్ కాండశమన్మభిూనం సూదానవో మదసావృత్తపరిహిడ బ్రహ్మాకో వస్సపర్యతి నహేష్మయ్యవ పురా సోమేభిర్వృత్తపరిగిర శ్రద్ధాంగ్రదస్వింద్రాధే మహతిరపస్తం క్షోణీతమసూర్యం వజ్రం పర్వతోజ్రం పర్వతోజుర్వితర్వతాంగరాజినా చక్రానావృష్ణిపౌంశ్యం అనుత్రుద్ధ్యతమావన్ముతక్రతుం అన్వేంద్రం వ్రతూర్యే యుజ్జద్ధస్త అభిజ్ఞాశీర్షంగీరణ్యై శుభ్రావ్యంజతశ్రియే వృషనాయత్తరావతముక్ష్మోరంధ్రమయాసన యౌర్ణచక్రదద్భియా ఆనో మఖస్ ధావలే స్వైర్హిరణ్యపాణిభిః దేవా సముపగంతన ృహదీరేర్వహదిరోహీత యాంతి శుభ్రారిణన్నప సుషోమే సర్జనాపచ్చాజీకే పశ్చావతి యయుర్నిచక్రజానరాః కదాగచ్చాధవరుదయిత్రా విబ్రహ్మవామానం మార్దీకేభిర్నాధమానం కర్ధనూనం కదప్రియోయదింద్రమజాహాతన కోవస్సఖిత్వమోహదే సహోర్వో వజ్రహస్తైకణ్వాదో అగ్నిం మరుద్భిః సుషేయిరణ్యవాసీభిః ఓఢవృష్టప్రయజ్జూనానం వ్యసేతుభితాయ అవృత్యాం శిత్రవాజాన్ నిరయశ్చిన్నిదీహతే పరుషానాథో మన్యమానాః పర్వతాశ్చిన్నియే మిరే ఆక్షయావానో వహన్నంతరిక్షేణ పతతః ధాతారస్తు పతే వజాః అగ్నిర్హిజాని పూర్యశ్చందో నసూరో అర్చికాః ఏ భానుభిర్వితశ్చిరే ఆ నో విశ్వాభిరుతిభిరస్వీనాగచ్చతం జివం దశ్రాహిరణ్యవర్తనీం సోమ్యం మధు ఆ నూనం జాతమశ్వినాథే నూర్యత్వచా భుజీహిరణ్యపేతసా కవీగంభీరచేతసా ఆయాతం నహో నస్పరుజాంతరిక్షాస్సు వ్యక్తిభిః ఆనోజాతం నిరస్పర్యాంతరిక్షాదశ ప్రియా పుత్రకండస్య వాభిహదృషావ సోమ్యం మధు ఆనోజాతముపశ్రుత్యశ్వీనాశోపవీదయే స్వాహా సోమస్య వర్ధనా ప్రకవీభీతిభిర్నరా యచ్చిద్దివాం పురర్షయో జుహూరేవ సేనరా ఆయాతమశ్చినాగతముపేమాం సుష్టుతిం మమ ఇవశ్చిద్రోచనాదధ్యానో గంతం స్వర్విదా ఏభిర్వత్స ప్రచేతసా స్తోమేభిర్హవనశ్రుతా ఇమన్యే పర్యాదతే స్మస్తోమేభిరశ్వినాః పుత్ర కణ్వస్య వామృషిర్గేర్భిర్వత్సో అవీవృధత్ ఆభాం విప్రాజిహావతే స్వస్తోమేభిరశ్వినా అరిప్రావృత్రహంత పాతానో భూతం మజోభువా మాయద్వాం జోషనారథమతిష్ఠద్వాజినీ వసు విశ్వాన్యశ్వినా యుగం ప్రధీతాన్యగచ్చతం అత సహస్ర నిర్నిజారసేనాయారమస్వినా మత్సో వాం మధు మధ్వచోసం శ్రీకావ్యః కవిః గురుమంద్రాపూరో వసూ మనోతరారజీనాం సోం మే అశ్వినా భీమమభిమన్యే అనూషాతాం ఆనో విశ్వాన్యశ్వినా దత్తం రాధాం చక్రజా ఋతన్న రిత్యావతో మానో రీరథకం నితే జన్నాదత్యాపదావధియద్వాస్తో అధ్యంబరే అత సహస్ర నిర్నిజారథేనాజాతమశ్వినా యోవాంగ్నాదత్యావృషర్గేర్భిర్వత్సో అవీవృధత్ తస్మై సహస్ర నిర్నిజమిడం ధత్తం ఘృతస్తుతం స్మాదూర్జనం ఘతస్తుతమశ్వీనాగచ్చుభం యోనాయ దృష్టవద్వసూజాద్దారుణస్పతి ఆనో గంతం యజాదసేమం స్తోమం పురుభుజా కృతం నశ్రుయో నరేమాదాతమభిష్టాయే విశ్వాభిరుచిభిః ప్రియమేధాహూషద దాదం దామధ్వరా నామశ్వీనాజామాహూతిషు ఆనోగంతం అయో భువాస్వీనాథం భువాయుగం యోవాం విపన్నో దీతిభిర్గేర్భిర్వత్సో అవీర్వృధత్ యాభిక్కణ్వం మేధాదిథిం యాభిర్వసం దశవ్రజం యాభిర్గోదర్యమావతం తాభిర్నావతం నరా యాభిర్నరాత్మసదశుమావతం కృత్వేధనే తాభిష్వా అస్మాన్నస్మినా ప్రావతం వాజసాతయే ప్రభాన్ సోమాయుగ్రత్తయోగిరో వర్ధంతస్మినా పురద్రావిత్రహంత పాతానో భూతం పురుస్పృహా త్రీణి పదాన్యస్వినో రావిస్తాంతి గుహా పర కవీరితస్య పద్మాభిసర్వాజీవే బృహస్పతి ఆనో నమస్వినాయుగం వత్సస్య గంధమవసే రాస్మీయమృతుర్జోజితం జాలాదయంతరిక్షే యద్దివి యత్పంచమానుషామను బ్రహ్మం దద్ధత్తవశ్వినా ఏవాశ్వినా విప్రాసపరిమామృతు ఏ వేత్కాన్వస్య బోధనం అయం వాం ఘర్మ అశ్వినా సోమే పరిభిచ్యతే అయం సోమో మధూమాన్ వాజినీ వసూజేన వృత్రం జిగే దసు యద్వనస్వసౌ దోషదేషు పురుదం సదాకృతం తేన మావిష్టమశ్వినా సత్యాభురణ్యథో యద్వాదేవభిషజ్జత అజం వాం వత్సో మధిర్నవిందతే హవిష్మంతం నిగచ్చత ఆలో నమశ్వినోర్ఋషి స్వామం చికేత వామయా ఆలోమం మధుమస్తమం ఘర్మం సింజాతసర్వణి ఆనూనం రఘువర్తనిం రథం తిష్టాసో అశ్వినా ఆవాం సోమా ఇమే మమ నభో నచుచ్చవీరత సత్యవాం నాసత్యోభ్యైరాజుచ్చీమహి యద్వాణేభిరశ్వినేవేత్కాన్వస్య బోధతం యద్వాం క్షీమాహం ఉదయజ్జర్షయద్వాం దీర్ఘతమాజువ పృథీయద్వాం వైన్యః సాధనేష్వేదేతసో అశ్వినాచేతలేతాం జాతం చద్దిష్పా హుతనః పరస్పా భూతం జగత్వా హుతనస్తనూపా వర్తిస్తోకాయతన జాజజాతం యదింద్రేణసరథం జాతో అశ్వినా యద్వా వాయునా భవతః సమోగతా జరాదిత్యేభిర్మృగభిః స్వజోషసా యద్వా విష్ణోర్విక్రమణేషు తిష్ఠతః యద్యాశ్వినాహం హువేజవాజదాతజే యత్ప్రత్స దుర్వణే సహస్రశ్రేష్టమశ్వినో నవాహ ఆనూనం జాతమశ్వినేవాహవ్యానీవాంహితా ఇమే సోమాసో అధి దుర్వసేషదాన్వేషు వామత జన్నా సత్యాపదాకే అర్వాకే అస్తి భేషజం తేన నూనం విమలాజ ప్రదేతావత్సాయ యచ్చతం అభత్స ప్రదేవ్యాకం పాతారమశ్వినోః యావద్దేవ్యామతిం విధాతిం వచ్చేభ్యః ప్రబోధయోషో అశ్వినా ప్రదే విసూనృతేమహి ప్రయజ్ఞహోతరా నృఢక్ ప్రమదాయశ్రవో బృహత్ యదూషో జాతి భారుణానందూర్జేషలోచతే ఆయమశ్వినో రథో భర్తిర్జాతి నృపాయ్యం యదాపీదాసో అంతభోగావో న దుఃఖ్రబూధభిః యద్వాణీరనూషద ప్రదే వయంతో అశ్వినా స ప్రద్యుమ్నాయ ప్రతపసేనృషాయ ధర్మణే రక్షాయ ప్రచేతసన్నోనం దీభిరశ్వినా పితుర్యోనాయీరథ యద్వాసుమ్నేభిరుక్ష్యోదీర్ఘ ప్రదద్వనిద్వాదోరోచరే దివ యద్వా సముద్రే అధ్యాగ్రీతే గృహేత ఆజాతమశ్వినా యద్వాయజ్ఞం మనవేదం మిమిక్షసూరేవేత్కాణ్మస్ బోధతం బృహస్పతిం విశ్వాన్ దేవా అహం భూభైంద్రా విష్ణో అశ్వినా వాషా అశ్వినా భువేదం దృభే కృత యజోరస్ ప్రణసఖ్యం దేవేష్ధ్యాప్యం యజోరథి ప్రజ్ఞా సూరే సంతి సూరయా సౌమ్యం మధు యద్యాస్వీనాభాగ్యత్ప్రాక్స్వాజినీవసు యద్రవ్యం విదుర్వదేయదౌహువే వామదాగతం యదంతరిక్షేమతపురుభుదాయద్ధేమే రోదధీ అను యద్వాసీరీరాజ్ఞేష్ీడ్యాధి ప్రదస్యో విదధేషు సహం అగ్నేరీరధ్వరాణా సత్వస్మద్విజోజిజాదవేద అదే వీరగ్నే అరాజీ అందిసంతమయజ్ఞం మర్తో నోపవేజాతవేద మర్తమచ్చేభూరినామనామహే ప్రాసో జాతవేద విప్రం విప్రాసోపసే దేవం వర్తాసభూతయే అగ్నిం వేర్భిర్భవామహే ఆదే వత్సో మనోజమత్పరమాచిత్సధస్తాత్ అగ్నే త్వాం కామయా గిరా రుద్రాహి తదృంగజిర్విశో విశ్వాను ప్రభు సమత్సత్వాహవామహే అవత్సగ్నిమవదేవాజయంతో హవామహే వాజే చిత్రరాధనం రత్నో హి కవీర్యో అధ్వరేషు సదాచ్ఛవో దానం యశ్చ దత్సి స్వాందాగ్నే తన్వం విప్రయస్వాస్మభ్యం చ సౌభాగమాయజస్వ భద్రం నో అపి వాతయమనః హరిః ఓం ఇంద్రమపాద భోమదస్తవిష్ఠచేతసి ఏనామీమహే ఏనాదద్భవద్రీగం వేపయం తమ్ స్వర్ణరణం ఏనా సముద్రమావీధాతమీమహే ఏన సింధుం మహీరపోర్తాంగివ ప్రచోదయా మృతశ్చాతమీమహే ఇమాం స్తోమభిష్టజే ఘృతన్న భూతమద్రివ ఏనాను సద్యవోజావక్షీత ఇమంజోషస్వగిర్వనస్ సముద్రజీవ బింబతే ఇంద్ర విశ్వాభిరుతిభిర్భవక్షీత యోనో దేవ పరాపతస్వగిత్వరాజమామహే దివో న వృష్టిం ప్రసయంతు భవక్షీత అపక్షురస్వగేతవ ఉదవజ్యోగవస్యోః యత్తో జ్యోతిరోదసీ అవద్ధయత్ యజ ప్రవృద్ధతత్పదే సహస్రం మహిళా అఘా ఆదిత్రయింద్రియమే ప్రమావృధే ఇంద్రస్సోర్జస్సరస్సధర్మ్యర్సదానవోషధి అభ్యర్వనే వదాదయ ప్రవావృధే ఇయం దారిద్రియాపతి ధీరే దినవీయతి సపర్యంతి పురః ప్రజామినీ తయిత్ గర్భో యజ్ఞస్య దేవయఃప్రదం పునీత ఆరుషక్ సోమైరింద్రస్య వావృధే మిమీ తయిత్ సర్వమిత్రస్య ప్రథయింద్రస్వమస్య పీతరే రాజీవాదీవదుంభతే మిమీ తయిత్ యం విప్రాహుక్తవాహోరాజవాదన్న ఋతస్తయత్స్వరాజేంద్రాయీయత్ప్రదస్తమూతజత్ అభివన్నాయ భూతజేనో రథ ప్రదస్తలే నే భవిత్యయత్ యత్సోమింద్రవిష్ణాభిద్వాఘత్రిలాప్యేద్వాచక్రపరాపతిమందే అస్మాకమిత్సుతేరనాశమిందూభిర్వాదీగుందతో బృధవజమానస్పదే ఉక్తేంద్రోభిమంద్రేంద్రమింద్రం గృణేషణి అథాయ దుర్వేజ్ఞవాహసంభపాతమం హోత్రాభింద్రం వృధుర్జానసు ప్రణీతయ పూర్వీరుత ప్రశస్తయ విశ్వాతో నిరాదృషేవ్యానసు ఇంద్రం భృద్రాజనందేవాతో దధిరే పుర ఇంద్రం వాణీరూఢతాసమోదే మహాంతం మహిళావచనం సోమేభిర్భవనశ్రుతం అర్కైరీక్తోంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక్షాంతరిక జీవృతం ప్రవతావజ్రిన్నవధీ ఆదిత్యేహ్యతాహీవక్షణోజాత్రీ పదావీచక్రమే ఆదిత్యేహ్యతాహీవక్షణోజాహరీవృధా దివే దివే ఆదిత్యే విశ్వాభువనాని నిరే ఆదిత్యే విశ్వాభువనాం దివి శుక్రం జ్యోతిర్ధారయ ఆదిత్యే విశ్వాభువనాంద్రేంద్రీ జామిం పదే బిభ్రదీం ప్రాధ్వరే సామాని ప్రియోస్వరణ్యోహ్రాధ్వరే సువీర్యం స్వస్యం సుహోజామింద్రదిరాజిత్తే ప్రాధ్వరే ఇంద్రసుదేవృతృతృదేవాదస్వశ్రవస్తమస్తమత్సుజిత్ తమేవాజసాతయింద్రం భరాయ సుష్మినం ఇజంతయింద్రగర్వణో రాతిక్షరజున్వద మందాలో అశ్వర్గిగో విరాజతి నూనంతరింద్రదద్ధిగో యత్వాన్వంతీమహే రజిన్నశ్చిత్రమాభరాస్వర్విదం సోదాయత్తే విదర్శనిరతి ప్రదర్థయద్గిరా వజాజివానో రోగతే జుషంతయత్ ప్రత్నవజ్రనజాగిరశృణుధీజరితుర్గమం మదేవదేవక్షితాకృత్వానేళనోన ప్రపదాయీ అయాధిగాయగుచ్చదేపదివ ఉదోపదేజగుచ్చే గృష్ణీనాయుధ్వజీ నమో వృధైరవస్ సుతేరణ